కృష్ణ యజుర్వేద తైత్రీయ శాఖాయాం ప్రథమ కాండే తృతీయ ప్రపాఠకస్య ఘన పారాయణ ప్రారంభ. దేవస్య త్వా త్వా దేవస్య దేవస్య త్వా సవితుస్ సవితుస్ త్వా దేవస్య దేవస్య త్వా సవితుః సవితుస్ సవితుస్ త్వా త్వా సవితుః ప్రసవే ప్రసవే సవితుస్ త్వా త్వా సవితుః ప్రసవే సవితుః ప్రసవే ప్రసవే సవితుస్ సవితుః ప్రసవే శ్వినోరశ్వినో ప్రసవే సవితుస్ సవితుః ప్రసవే శ్వినో శ్వినోరశ్వినో ప్రసవే ప్రసవే శ్వినోర్బాహుభ్యాం బాహుభ్యామశ్వినో ప్రసవే ప్రసవేష్నోర్బాహుభ్యాశ్వినోర్బాహుభ్యాం బాహుభ్యామశ్వినోరశ్వినోర్బాహుభ్యాం పూష్ణ పూష్ణో బాహుభ్యామశ్వినోరశ్వినోర్బాహుభ్యాం పూష్ణ బాహుభ్యాం పూష్ణ పూష్ణ బాహుభ్యాం బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాగుంహస్తాభ్యాం పూష్ణో బాహుభ్యాం బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యా బాహుభ్యామితి బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాగుంహస్తాభ్యాం పూష్ణ పూష్ణోహస్తాభ్యామహస్తాభ్యాం పూష్ణోహస్తాభ్యామహస్తాభ్యామహస్తాభ్యామహస్తాభ్యామదే దదహస్తాభ్యాగుంహస్తాభ్యామదే ఆదే దదహ దదే భ్రిరభ్రిర్దదహ దదే భ్రిహి దదే భ్రిరభ్రిర్దదే దదే భ్రిరస్య భ్రిర్దదే దదే భ్రిరసి భ్రిరస్య భ్రిరభ్రిరసి నారిర్నారిరస్య భ్రిరభ్రిరసి నారి నారిర్నారిరస్యసి నారిరస్యసి నారిరస్యసి నారిరసి నారిరస్యసి నారిర్నారిరసి పరిలిఖితం పరిలిఖితమసి నారిర్నారిరసి పరిలిఖితం అసి పరిలిఖితం పరిలిఖితమస్యసి పరిలిఖిత గోరక్ష రక్ష పరిలిఖితమస్యసి పరిలిఖిత గోరక్ష పరిలిఖిత గోరక్ష రక్ష పరిలిఖితం పరిలిఖిత గోరక్ష పరిలిఖిత పరిలిఖిత రక్ష పరిలిఖితం పరిలిఖితం రక్ష పరిలిఖిత పరిలిఖితమితి పరిలిఖితం రక్ష పరిలిఖిత పరిలిఖిత రక్ష రక్ష పరిలిఖిత అరాతయోరాతయ పరిలిఖిత రక్ష రక్ష పరిలిఖిత అరాతయ పరిలిఖిత అరాతయోరాతయ పరిలిఖిత పరిలిఖిత అరాతయ ఇదమిదమరాతయ పరిలిఖిత పరిలిఖిత అరాతయ ఇదం పరిలిఖిత ఇది పరిలిఖిత అరాతయ ఇదమిదమరాతయోరాతయ ఇదమహమహమిదమరాతయోరాతయ ఇదమహం మహమహమిదమిదమహగం రక్షసో రక్షసోహమిదమిదమహగం రక్షసహో రక్షసో రక్షసోహమహగం రక్షసో గ్రీవా గ్రీవా రక్షసోహమహగం రక్షసో గ్రీవా రక్షసో గ్రీవా గ్రీవా రక్షసో రక్షసో గ్రీవాప్యభిగ్రీవా రక్షసో రక్షసో గ్రీవా అపి గ్రీవాప్యభిగ్రీవా గ్రీవా అపి గృందామి గృందామ్యపి గ్రీవా గ్రీవా అపి గృందామి గృందామి గృందామ్యప్యపి గృందామి యో యః పృందామ్యప్యపి గృందామి యః కృందామి యో యః కృందామి కృందామి యోస్మానస్మాన యః కృందామి కృందామి యోస్మాన్ యోస్మానస్మాన యో యోస్మాన్ వేష్టి ద్వేష్టి స్మాన్ యోస్మాన్ వేష్టి స్మాన్ వేష్టి ద్వేష్టి స్మానస్మాన్ వేష్టి యన్యన్ వేష్టి స్మానస్మాన్ వేష్టి యం వేష్టి యన్యన్ వేష్టి ద్వేష్టి యంచ తయన్ వేష్టి ద్వేష్టి యంచ యంచ చ యన్యన్ చ వయం వయం చ యన్యన్ చ వయం వయం వయం చ వయం విష్మో విష్మో వయం వయం విష్మ వయం విష్మోద్ విష్మో వయం వయం విష్మ ఇదమిదం విష్మో వయం వయం విష్మ ఇదం విష్మ ఇదమిదం విష్మోద్విష్మ ఇదమస్యాస్యేదం విష్మోద్విష్మ ఇదమస్యాస్యేదమిదమస్య గ్రీవా గ్రీవా అస్యేదమిదమస్య గ్రీవా గ్రీవా గ్రీవా అస్యాస్య గ్రీవా అప్యపి గ్రీవా అస్యాస్య గ్రీవా అపి గ్రీవా అప్యపి గ్రీవా గ్రీవా అపి కృందామి కృందామ్యపి గ్రీవా గ్రీవా అపి కృందామి కృందామి కృందామ్య ప్యపి కృందామి దివే దివే కృందామ్యప్యపి కృందామి దివే కృందామి దివే దివే కృందామి కృందామి దివే త్వా దివే కృందామి కృందామి దివే త్వా దివే దివే త్వాంతరిక్షాయాంతరిక్షాయ త్వా దివే దివే త్వాంతరిక్షాయాంతరిక్షాయ త్వాంతరిక్షాయ త్వాంతరిక్షాయ త్వాంతరిక్షాయ త్వాంతరిక్షాయ త్వాంతరిక్షాయాంతరిక్షాయ త్వా పృథివ్యై పృథివ్యై త్వాంతరిక్షాయాంతరిక్ష పరిక్షాయ త్వా పృథివ్యై పృథివ్యై పృథివ్యై త్వా పృథివ్యై త్వా పృథివ్యై త్వా పృథివ్యై పృథివ్యై త్వా పృథివ్యై పృథివ్యై త్వా సుంధతాగుం సుంధతాన్ త్వా పృథివ్యై పృథివ్యై త్వా సుంధతా సుంధతాగుం సుంధతాన్ త్వా సుంధతాన్ లోకో లోక సుంధతాన్ త్వా సుంధతాన్ లోక సుంధతాన్ లోకో లోక సుంధతాగుం సుంధతాన్ లోక పితృషదన పితృషదనో లోక సుంధతాగుం సుంధతాన్ లోక పితృషదన లోక పితృషదన పితృషదనో లోకో లోక పితృషదనో యవోయవః పితృషదనో లోకో లోక పితృషదనో యవః పితృషదనో యవోయవః పితృషదన పితృషదనో యవోస్యసి యవః పితృషదన పితృషదనో యవోసి పితృషదన ఇతి పితృ సదన యవోస్యసి యవోయవోసి యవయయవయాసి యవోయవోసి యవయాసి యవయయవయాస్యసి యవయాస్మదస్మద్యవయాస్యసి యవయాస్మదో యవయాస్మదస్మద్యవయయవయాస్మద్వేషో ద్వేషోస్మద్యవయయవయాస్మద్వేషః స్మద్వేషో ద్వేషోస్మదస్మద్వేషో యవయయవయద్వేషోస్మదస్మద్వేషో యవయా ద్వేషో యవయయవయద్వేషో ద్వేషో యవయారాతిరరాతిర్యవయద్వేషో ద్వేషో యవయారాతీః యవయారాతిరరాతిర్యవయయవయారాతిః పితృణామరాతిర్యవయయవయారాతిః పితృణా పితృణామరాతిరరాతిః పితృణాగం సదనగం సదనం పితృణామరాతిరరాతిః పితృణాగం సదనం పితృణాగం సదనగం సదనం పితృణాం పితృణాగం సదనమస్యసి సదనం పితృణాం పితృణాగం సదనమసి సదనమస్యసి సదనగం సదనమస్యుదుదసి సదనగం సదనమస్యుదు ప్రజాం ప్రజాం ద్రుగుం హద్రుగుం హ ప్రజాం ద్రుగుం హ ప్రజాం ద్రుగుం హ ప్రజాం ద్రుగుం హ ప్రజాం ద్రుగుం హ ప్రజాం ద్రుగుం హ ప్రజాం ద్రుగుం హ ప్రజాం ద్రుగుం హ ప్రజాం ద్రుగుం హ ప్రజాం ద్రుగుం హ ప్రజాం ద్రుగుం హ ప్రజాం ద్రుగుం హ ప్రజాం ద్రుగుం హ ప్రజాం ద్రుగుం హ ప్రజాం ద్రుగుం హ ప్రజాం ద్రుగుం హ ప్రజాం ద్రుగుం హ ప్రజాం ద్రుగుం హ ప్రజాం ద్రుగుం హ ప్రజాం ద్రుగుం హ ప్రజాం ద్రుగుం హ ప్రజాం భజాంద్రుగోహ రాజో రాజో ద్రుగోహ ప్రజా భజాంద్రుగోహ రాజ రామితి ప్రాజా రాజో రాజో ద్రుగోహ ద్రుగోహ రాజస్పోషం పోషకం రాజో ద్రుగోహ ద్రుగోహ రాజస్పోషం రాజస్పోషం పోషకం రాజో రాజస్పోషం ద్రుగుంహ ద్రుగుంహ పోషకం రాజో రాజస్పోషం ద్రుగుంహ పోషం ద్రుగోహ ద్రుగోహ పోషం పోషం ద్రుగోహ ఘృతేన ఘృతేన ద్రుగోహ పోషం పోషం ద్రుగోహ ఘృతేన ఘృతేన ఘృతేన ద్రుగుంహ ద్రుగుంహ ఘృతేన ద్యావా పృథివీ ద్యావా పృథివీ ఘృతేన ద్రుగుంహ ద్రుగుంహ ఘృతేన ద్యావా పృథివీ ఘృతేన ద్యావా పృథివీ ద్యావా పృథివీ ఘృతేన ఘృతేన ద్యావా పృథివీ ఆద్యావా పృథివీ ఘృతేన ఘృతేన ద్యావా పృథివీ ఆద్యావా పృథివీ ఆద్యావా పృథివీ ద్యావా పృథివీ ఆపృణేథాం పృణేథాం ఆద్యావా పృథివీ ద్యావా పృథివీ ఆపృణేథాం ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ ఆపృణేథాం పృణేథాం ఆపృణేథామింద్రస్యేంద్రస్య పృణేథాం ఆపృణేథామింద్రస్య ఇంద్రస్య ప్రణేథాం ప్రణేథామింద్రస్య సద సద ఇంద్రస్య ప్రణేథాం ప్రణేథామింద్రస్య సద ఇంద్రస్య సద సద ఇంద్రస్యేంద్రస్య సదోస్యసి సద ఇంద్రస్యేంద్రస్య సదోసి విశ్వజనస్యాసి సద సదోసి విశ్వజనస్యాసి విశ్వజనస్య విశ్వజనస్యాసి విశ్వజనస్య ఛాయా ఛాయా విశ్వజనస్యాసి విశ్వజనస్య ఛాయా విశ్వజనస్య ఛాయా ఛాయా విశ్వజనస్య విశ్వజనస్య ఛాయా పరిపరిఛాయా విశ్వజనస్య విశ్వజనస్య ఛాయా విశ్వజనస్యేది విశ్వజనస్యాయా పరిపరిఛాయా ఛాయా పరిత్వాత్వా పరిఛాయా ఛాయా పరిత్వా పరిత్వాత్వా పరివరిత్వా గిర్వణో గిర్వణస్వా పరివరిత్వా గిర్వణ గిర్వణో గిర్వణస్వాత్వా గిర్వణో గిరో గిరో గిర్వణస్వాత్వా గిర్వణో గిరహ గిర్వణో గిరో గిరో గిర్వణో గిర్వణో గిర ఇమా ఇమా గిరో గిర్వణో గిర్వణో గిర ఇమా ఇమా ఇమా గిరో గిర ఇమా భవంతు భవంతు ఇమా గిరో గిర ఇమా భవంతు ఇమా భవంతు భవంతు ఇమా ఇమా భవంతు విశ్వతో విశ్వతో భవంతి మా ఇమా భవంతు విశ్వతః భవంతు విశ్వతో విశ్వతో భవంతు భవంతు విశ్వతో వృద్ధాయుం వృద్ధాయుం విశ్వతో భవంతు భవంతు విశ్వతో వృద్ధాయుం విశ్వతో వృద్ధాయుం వృద్ధాయుం విశ్వతో విశ్వతో వృద్ధాయుమన్మను వృద్ధాయుం విశ్వతో విశ్వతో వృద్ధాయుమను వృద్ధాయుమన్మను వృద్ధాయుం వృద్ధాయుమను వృద్ధజో వృద్ధయో ను వృద్ధాయుం వృద్ధాయుమను వృద్ధయః వృద్ధాయుమితి వృద్ధా ఆయుం మను వృద్ధయో వృద్ధయోన్మను వృద్ధయో దుష్టా దుష్టా వృద్ధయోన్మను వృద్ధయో దుష్టా దుష్టా దుష్టా వృద్ధయో వృద్ధయో దుష్టా భవంతు భవంతు దుష్టా వృద్ధయో వృద్ధయో దుష్టా భవంతు దుష్టా భవంతు భవంతు దుష్టా దుష్టా భవంతు దుష్టయో దుష్టయో భవంతు దుష్టా దుష్టా భవంతు దుష్టయః దుష్టయో దుష్టయో భవంతు భవంతు దుష్టయ ఇంద్రస్యేంద్రస్య దుష్టయో భవంతు భవంతు దుష్టయ ఇంద్రస్య దుష్టయ ఇంద్రస్యేంద్రస్య దుష్టయో దుష్టయ ఇంద్రస్య స్యో స్యోరింద్రస్య దుష్టయో దుష్టయ ఇంద్రస్య స్యో సమానస్ సమానోయమ సమానోయమ సమానస్ సమానోయమ సమానః సమానో సమానో యమసమానో నిజఖానసమానో నిజఖానా నిజఖానా సమానో సమానో నిజఖానేదమిదం నిజఖానా సమానో సమానో నిజఖానేదం నిజఖానేదమిదం నిజఖానం నిజఖానేదమేన మే నమధరం కరోమి కరోమ్యధరమేన మే నమధరం కరోమి కరోమి యో యః కరోమి కరోమి యో నో నో యః కరోమి కరోమి యో నః సమానస్సమానో నో యో సమానో నో నో సమానో నో నో సమానో యః సమానో యో సమానో సమానో యో యో సమానో రాతీయత్య రాతీయత్య సమానో యో యో సమానో రాతీయతి సమానో రాతీయత్య రాతీయత్య సమానో సమానో రాతీయతి గాయత్రేణ గాయత్రేణ రాతీయత్య సమానో సమానో రాతీయతి గాయత్రేణ రాతీయతి గాయత్రేణ గాయత్రేణ రాతీయత్య రాతీయతి గాయత్రేణ ఛందసా ఛందసా గాయత్రేణ రాతీయత్య రాతీయతి గాయత్రేణ ఛందసా గాయత్రేణ ఛందసా ఛందసా గాయత్రేణ గాయత్రేణ ఛందసావ బాఢోవ బాఢ ఛందసా గాయత్రేణ గాయత్రేణ ఛందసావ బాఢ ఛందసావ బాఢోవ బాఢశ్చందసా ఛందసావ బాఢోవ లగోవ లగోవ బాఢశ్చందసా ఛందసావ బాఢోవ లగ బాఢోవ లగోవ లగోవ బాఢోవ బాఢోవ లగ కిం కిం వ లగోవ బాఢోవ బాఢోవ లగ కిం వమ మఢ ఇత్యవ వలగహనో వలగహనో వనయామి నయామి ఏమ్యవ బలగహనో బలగహనో వనయామి బలగహన ఇతి బలగ హనః వనయామి నయామి వావనయామి వైష్ణవాను వైష్ణవాన్నయామ్య వావనయామి వైష్ణవాను వైష్ణవాను వైష్ణవాన్నయామి నయామి వైష్ణవాను యవో యవో వైష్ణవాన్నయామి నయామి వైష్ణవాను యవః వైష్ణవాను యవో యవో వైష్ణవాను వైష్ణవాను యవోస్తి యవో వైష్ణవాను వైష్ణవాను యవోసి యవోస్తి యవో యవోసి యవయ యవయాసి యవో యవోసి యవయాసి యవయ యవయాసి యవయాస్మదస్మద్యవయాసి యవయాస్మద్ యవయాస్మదస్మద్యవయ యవయాస్మద్వేషో ద్వేషోస్మద్యవయ యవయాస్మద్వేషః స్మద్వేషో ద్వేషోస్మదస్మద్వేషో యవయ యవయ ద్వేషోస్మదస్మద్వేషో యవయా ద్వేషో యవయ యవయ ద్వేషో ద్వేషో యవయారాతీరరాతీర్యవయ ద్వేషో ద్వేషో యవయారాతీరరాతీర్యవయ యవయారాతీరక్షోహణో రక్షోహణోరాతీర్యవయ యవయారాతీరక్షోహణః రాతీరక్షోహణో రక్షోహణోరాతీరరాతీరక్షోహణో వలగహనో వలగహనో రక్షోహణోరాతీరరాతీరక్షోహణో వలగహనః క్షోహణో వలగహనో వలగహనో రక్షోహణో రక్షోహణో వలగహనో వామ వలగహనో రక్షోహణో రక్షోహణో వలగహనో వాషోహణ ఇతి రక్షః వలగహనో వామ వలగహనో వలగహనో వస్తృణామి స్తృణామ్యవ వలగహనో వలగహనో వస్తృణామి వలగహన ఇతి వలగహనః స్తృణామి స్తృణామ్య వామస్తృణామి వైష్ణవాంస్తృణామి వామస్తృణామి వైష్ణవాన్ వైష్ణవాను వైష్ణవాంస్తృణామి స్తృణామి వైష్ణవాన్ రక్షోహణో రక్షోహణో వైష్ణవాంస్తృణామి స్తృణామి వైష్ణవాన్ రక్షోహణః వైష్ణవాన్ రక్షోహణో రక్షోహణో వైష్ణవాను వైష్ణవాన్ రక్షోహణో వలగహనో వలగహనో రక్షోహణో వైష్ణవాను వైష్ణవాన్ రక్షోహణో వలగహనః రక్షోహణో వలగహనో వలగహనో రక్షోహణో రక్షోహణో వలగహనోభ్యభి వలగహనో రక్షోహణో రక్షోహణో వలగహనోభి రక్షోహణ ఇతి రక్షః వలగహనోభ్యభి వలగహనో వలగహనోభి జుహోమి జుహోమ్యభి వలగహనో వలగహనోభి జుహోమి వలగహన ఇతి వలగహనః జుహోమి జుహోమ్యభ్యభి జుహోమి వైష్ణవాను వైష్ణవాన్ జుహోమ్యభ్యభి జుహోమి వైష్ణవాను జుహోమి వైష్ణవాన్ వైష్ణవాన్ జుహోమి జుహోమి వైష్ణవ వైష్ణవాన్ రక్షోహణౌ రక్షోహణౌ వైష్ణవాన్ జుహోమి జుహోమి వైష్ణవాన్ రక్షోహణౌ వైష్ణవాన్ రక్షోహణౌ రక్షోహణౌ వైష్ణవాను వైష్ణవాన్ రక్షోహణౌ వలగహనౌ వలగహనౌ రక్షోహణౌ వైష్ణవాను వైష్ణవాన్ రక్షోహణౌ వలగహనౌ రక్షోహణౌ వలగహనౌ వలగహనౌ రక్షోహణౌ రక్షోహణౌ వలగహనౌ భోప వలగహనౌ రక్షోహణౌ రక్షోహణౌ వలగహనౌ రక్షోహణావితి రక్షహనౌ వలగహనౌ భోప వలగహనౌ వలగహనౌ దధామి దధాన్యుప వలగహనౌ వలగహనాపదధామి వలగహనావితి వలగహనౌ ఉపదధామి దధామి ఉపదధామి వైష్ణవీ వైష్ణవీ దధామి ఉపదధామి వైష్ణవీ దధామి వైష్ణవీ వైష్ణవీ దధామి దధామి వైష్ణవీ రక్షోహణౌ రక్షోహణౌ వైష్ణవీ దధామి దధామి వైష్ణవీ రక్షోహణౌ వైష్ణవీ రక్షోహణౌ రక్షోహణౌ వైష్ణవీ వైష్ణవీ రక్షోహణౌ వలగహనౌ వలగహనౌ రక్షోహణౌ వైష్ణవీ వైష్ణవీ రక్షోహణౌ వలగహనౌ వైష్ణవీ ఇతి వైష్ణవీ క్షోహణౌ వలగహనౌ వలగహనౌ రక్షోహణౌ రక్షోహణౌ వలగహనౌ పరిపరి వలగహనౌ రక్షోహణౌ రక్షోహణౌ వలగహనౌ పరి క్షోహణావితి రక్షహనౌ వలగహనౌ పరిపరి వలగహనౌ వలగహనౌ పరియూహామి యూహామి పరి వలగహనౌ వలగహనౌ పరియూహామి వలగహనావితి వలగహనౌ పరియూహామి యూహామి పరి పరియూహామి వైష్ణవీ వైష్ణవీ ఊహామి పరి పరియూహామి వైష్ణవీ ఊహామి వైష్ణవీ వైష్ణవీ ఊహామ్యూహామి వైష్ణవీ రక్షోహణౌ రక్షోహణౌ వైష్ణవీ ఊహామ్యూహామి వైష్ణవీ రక్షోహణౌ వైష్ణవీ రక్షోహణౌ రక్షోహణౌ వైష్ణవీ వైష్ణవీ రక్షోహణౌ వలగహనౌ వలగహనౌ రక్షోహణౌ వైష్ణవీ వైష్ణవీ రక్షోహణౌ వలగహనౌ వైష్ణవీ ఇతి వైష్ణవీ రక్షోహణౌ వలగహనౌ వలగహనౌ రక్షోహణౌ రక్షోహణౌ వలగహనౌ పరిపరి వలగహనౌ రక్షోహణౌ రక్షోహణౌ వలగహనౌ పరి క్షోహణావితి రక్షహనౌ వలగహనౌ పరిపరి వలగహనౌ వలగహనౌ పరిస్తృణామి స్తృణామి పరి వలగహనౌ వలగహనౌ పరిస్తృణామి వలగహనావితి వలగహనౌ పరిస్తృణామి స్తృణామి పరి పరిస్తృణామి వైష్ణవీ వైష్ణవీ స్తృణామి పరి పరిస్తృణామి వైష్ణవీ స్తృణామి వైష్ణవీ వైష్ణవీ స్తృణామి స్తృణామి వైష్ణవీ రక్షోహణౌ రక్షోహణౌ వైష్ణవీ స్తృణామి స్తృణామి వైష్ణవీ రక్షోహణౌ వైష్ణవీ రక్షోహణౌ రక్షోహణౌ వైష్ణవీ వైష్ణవీ రక్షోహణౌ వలగహనౌ వలగహనౌ రక్షోహణౌ వైష్ణవీ వైష్ణవీ రక్షోహణౌ వలగహనౌ వైష్ణవీ ఇతి వైష్ణవీ క్షోహణౌ వలగహనౌ వలగహ హనౌ రక్షోహణౌ రక్షోహణౌ వలగహనౌ వైష్ణవీ వైష్ణవీ వలగహనౌ రక్షోహణౌ రక్షోహణౌ వలగహనౌ వైష్ణవీ రక్షోహణావితి రక్ష హనౌ వలగహనౌ వైష్ణవీ వైష్ణవీ వలగహనౌ వలగహనౌ వైష్ణవీ బృహన్ బృహన్ వైష్ణవీ వలగహనౌ వలగహనౌ వైష్ణవీ బృహన్ వలగహనావితి వలగహనౌ వైష్ణవీ బృహన్ బృహన్ వైష్ణవీ వైష్ణవీ బృహన్నస్యసి బృహన్ వైష్ణవీ వైష్ణవీ బృహన్నసి వైష్ణవీ బృహన్నసి బృహద్గ్రావా బృహద్గ్రావాసి బృహన్ బృహన్నసి బృహద్గ్రావా బృహద్గ్రావా బృహద్గ్రావాస్యసి బృహద్గ్రావా బృహతీం బృహతీం బృహద్గ్రావాస్యసి బృహద్గ్రావా బృహతీం బృహద్గ్రావా బృహతీం బృహతీం బృహద్గ్రావా బృహద్గ్రావా బృహతీమింద్రాయేంద్రాయ బృహతీం బృహద్గ్రావా బృహద్గ్రావా బృహతీంద్రాయ బృహద్గ్రావేతి బృహత్ గ్రావా బృహతీమింద్రాయేంద్రాయ బృహతీం బృహతీమింద్రాయ వాచం వాచమింద్రాయ బృహతీం బృహతీమింద్రాయ వాచం ఇంద్రాయ వాచం వాచమింద్రాయేంద్రాయ వాచం వద వద వాచమింద్రాయేంద్రాయ వాచం వద వాచం వద వద వాచం వాచం వద వదేతి వద విభోరస్యసి విభోర్విభోరసి ప్రవాహణ ప్రవాహణోసి విభోర్విభోరసి ప్రవాహణ విభోరితి విభోః ప్రవాహణ ప్రవాహణోసి ప్రవాహణో వన్నిర్వన్య ప్రవాహణోసి ప్రవాహణో వన్నిః ప్రవాహణో వన్నిర్వన్య ప్రవాహణ ప్రవాహణో వన్నిరస్యసి వన్నిః ప్రవాహణ ప్రవాహణో వన్నిరసి ప్రవాహణ ఇది ప్రవాహణ వన్నిరస్యసి వన్నిర్వన్నిరసి హవ్యవాహనో హవ్యవాహనోసి వన్నిర్వన్నిరసి హవ్యవాహన హవ్యవాహనో హవ్యవాహనోసి హవ్యవాహన స్వాత్ర స్వాత్రో హవ్యవాహనోసి హవ్యవాహన స్వాత్ర హవ్యవాహన శ్వాత్ర శ్వాత్రో హవ్యవాహనో హవ్యవాహన శ్వాత్రోస్యసి శ్వాత్రో హవ్యవాహనో హవ్యవాహన శ్వాత్రోసి హవ్యవాహన ఇది హవ్యవాహన శ్వాత్రోస్యసి శ్వాత్ర శ్వాత్రోసి ప్రచేత ప్రచేత అసి శ్వాత్ర శ్వాత్రోసి ప్రచేత ప్రచేత ప్రచేత అసి ప్రచేత స్తుత స్తుత ప్రచేత అసి ప్రచేత స్తుత ప్రచేత స్తుత స్తుత ప్రచేత ప్రచేత స్తుథోస్యసి తుత ప్రచేత ప్రచేత స్తుథోసి ప్రచేత ఇది ప్రచేత స్తుథోస్యసి తుత స్తుథోసి విశ్వవేద విశ్వవేద అసి తుత స్తుథోసి విశ్వవేద విశ్వవేద విశ్వవేద అసి విశ్వవేద ఉషి ఉషిక్ విశ్వవేద అసి విశ్వవేద ఉషిగు విశ్వవేద ఉషి ఉషిక్ విశ్వవేద విశ్వవేద ఉషిగస్యస్యుషిక్ విశ్వవేద విశ్వవేద ఉషిగసి విశ్వవేద ఇది విశ్వవేదస్యుషిగుషిగసి కవి కవిరస్యుషిగుషిగసి కవి కవి కవిరస్యసి కవిరంగారి రంగారి కవిరస్యసి కవిరంగారి కవిరంగారి రంగారి కవి కవిరంగారి రస్యస్యంగారి కవి కవిరంగారి రసి అంగారి రస్యస్యంగారి రంగారి రసి బంభారి బంభారి రసి అంగారి రంగారి రసి బంభారి బంభారి బంభారి రస్యసి బంభారి రవస్య బంభారి రస్యసి బంభారి రవస్యు బంభారి రవస్యు రవస్యుర్ బంభారి బంభారి రవస్యురస్య వస్యుర్ బంభారి బంభారి రవస్యురసి వస్యురస్య వస్యుర వస్యుర సుదువస్వాన్ దువస్వానస్య వస్యుర వస్యుర సుదువస్వాన్ దువస్వాన్ దువస్వానస్య సుదువస్వాన్ శుంధ్యోర్ శుంధ్యోర్ దువస్వానస్య సుదువస్వాన్ శుంధ్యోస్వాన్ శుంధ్యోర్ శుంధ్యోర్ దువస్వాన్ దువస్వాన్ శుంధ్యోరస్య శుంధ్యోర్ దువస్వాన్ దువస్వాన్ శుంధ్యోరసి శుంధ్యోరస్య శుంధ్యోర్ శుంధ్యోరసి మార్జాలీయో మార్జాలీయోసి శుంధ్యోర్ శుంధ్యోరసి మార్జాలీయ మార్జాలీయో మార్జాలీయోస్కసి మార్జాలీయ సమ్రాట్ సమ్రాణ్మార్జాలీయోస్కసి మార్జాలీయ సమ్రాట్ మార్జాలీయ సమ్రాట్ సమ్రాణ్మార్జాలీయో మార్జాలీయ సమ్రాటస్య సమ్రాణ్మార్జాలీయో మార్జాలీయ సమ్రాటసి సమ్రాటస్యసి సమ్రాట్ సమ్రాటసి కృషానః కృషానురసి సమ్రాట్ సమ్రాటసి కృషానుః సమ్రాడితి సమ్రాటసి కృషానః కృషానురస్యసి కృషానః పరిషద్యః పరిషద్యః కృషానురస్యసి కృషానః పరిషద్యః కృషానః పరిషద్యః పరిషద్యః కృషానః కృషానః పరిషద్యోసి పరిషద్యః కృషానః కృషానః పరిషద్యోసి కృషానురితి కృషానుః పరిషద్యోసి పరిషద్యః పరిషద్యోసి పవమానః పవమానోసి పరిషద్యః పరిషద్యోసి పవమానః పరిషద్య ఇది పరిషద్యః పవమానః పవమానోస్యసి పవమానః పృథక్వా పృథక్వా పవమానోస్యసి పవమానః పృథక్వా పవమానః పృథక్వా పృథక్వా పవమానః పవమానః పృథక్వాస్యసి పృథక్వా పవమానః పవమానః పృథక్వాసి పృథక్వాస్యసి పృథక్వా పృథక్వాసి నభస్వాన్ నభస్వానసి పృథక్వా పృథక్వాసి నభస్వాన్ పృథక్వేతి ప్రాథక్వాస్వాన్ నభస్వానస్యసి నభస్వాన సంమృష్టో సంమృష్టో నభస్వానస్యసి నభస్వాన సంమృష్టః నభస్వాన సంమృష్టో సంమృష్టో నభస్వాన్ నభస్వాన సంమృష్టోస్యస్య సంమృష్టో నభస్వాన్ నభస్వాన సంమృష్టోసి సంమృష్టో సమృష్టో సమృష్టోసి హవ్యసూదో హవ్యసూదోస్య సమృష్టో సమృష్టోసి హవ్యసూద సమృష్టి హవ్యసూదో హవ్యసూదోసి హవ్యసూద అర్థధామర్థధామహవ్యసూదోసి హవ్యసూద అర్థధామర్థధామహవ్యసూదో హవ్యసూద అర్థధామాస్యశ్రుతధామహవ్యసూదో హవ్యసూద అర్థధామాసీయసూద ఇది హవ్యసూదామాస్యశ్రుతధామర్థధామాసి సువర్జ్యోతి సువర్జ్యోతిరశ్రుతధామర్థధామాసి సువర్జ్యోతి అగ్నిర్వరి వో వరి వో గృణోదు వరి వో గృణోదు వరి వక్తృణోదు వరి వక్తృణోదు గృణోదు వరి వో వరి వక్తృణోద్వయం గృణోద్వయమయం గృణోద్ గృణో సోమ దేవో దేవాన్ దేవాన్ దేవ సోమ సోమ దేవో తనోర్మయ భూత భూ భూన్మయి తనోస్తనోర్మయ్యభూమయ్యభూదభూన్మయమయ్యభూదేశీషా భూన్మయమయ్యభూదేశా దేశీషా భూత భూదేశా సాశీషా భూత భూదేశా సాయిషైషా సాత్మయి యథాయథంపరి సాత్మయ యథాయథం మధ్యేన మధ్యేన మాహిగుంసీర్మా మధ్యేన మధ్యేన మాహిగుంసీ మాహిగుంసీర్హిగుం వనస్పతిర్వనస్పతిర్

పరమం విష్ణోః పరమం పరమం విష్ణోర్విష్ణోః పరమం పదం పదం పరమం విష్ణోర్విష్ణోః పరమం పదం పరమం పదం పదం పరమం పరమం పదగో సదా సదా పదం పరమం పరమం పదగో సదా సదా సదా పదం పదగం సదా పశ్యంది పశ్యంది సదా పదం పదగం సదా పశ్యంది సదా పశ్యంది పశ్యంది సదా సదా పశ్యంది సోరయ సోరయ పశ్యంది సదా సదా పశ్యంది సోరయ సోరయ సోరయ పశ్యంది పశ్యంది సోరయ సోరయ ఇది సోరయ దివేవ దివి దివి వజక్షుస్యక్షురివ దివి దివి వజక్షుః వజక్షుశ్చక్షురివే వజక్షురాతతమాతతం చక్షురివే వజక్షురాతతం చక్షురాతతమాతతం చక్షుశ్చక్షురాతతం ఆతతమిత్యాతతమం బ్రహ్మవనిం ద్వా బ్రహ్మవనిం బ్రహ్మవనిం ద్వా క్షత్రవనిం క్షత్రవనిం ద్వా బ్రహ్మవనిం బ్రహ్మవనిం ద్వా క్షత్రవనిం బ్రహ్మవనిమిది బ్రహ్మవనిం ద్వా క్షత్రవనిం క్షత్రవనిం ద్వా ద్వా క్షత్రవనిగుం సుప్రజావనిగుం సుప్రజావనిం క్షత్రవనిం ద్వా ద్వా క్షత్రవనిగుం సుప్రజావనిం క్షత్రవనిగం సుప్రజావనిగం సుప్రజావనిం క్షత్రవనిం క్షత్రవనిగం సుప్రజావనిగం రాజస్పోషమనిగం రాజస్పోషమనిగం సుప్రజావనిం క్షత్రవనిం క్షత్రవనిగం సుప్రజావనిగం రాజస్పోషమనిం క్షత్రవనిమిది క్షత్రవనిం సుప్రజావనిగం రాజస్పోషమనిగం రాజస్పోషమనిగం సుప్రజావనిగం సుప్రజావనిగం రాజస్పోషమనిం పరి పరి రాజస్పోషమనిగం సుప్రజావనిగం సుప్రజావనిగం రాజస్పోషమనిం పరి ప్రజావనిమిది సుప్రజావనిం రాజస్పోషమనిం పరి పరి రాజస్పోషమనిగం రాజస్పోషమనిం పర్యూహామ్యూహామి పరి రాజస్పోషమనిగం రాజస్పోషమనిం పర్యూహామి రాజస్పోషవనిమిది రాజస్పోషాత్మనిం పర్యూహామ్యూహామి పరి పర్యూహామి బ్రహ్మ బ్రహ్మోహామి పరి పర్యూహామి బ్రహ్మ ఊహామి బ్రహ్మ బ్రహ్మోహామ్యూహామి బ్రహ్మ దృగుంహ దృగుంహ బ్రహ్మోహామ్యూహామి బ్రహ్మ దృగుంహ బ్రహ్మ దృగుంహ దృగుంహ బ్రహ్మ బ్రహ్మ దృగుంహ క్షత్రం క్షత్రం దృగుంహ బ్రహ్మ బ్రహ్మ దృగుంహ క్షత్రం దృగుంహ క్షత్రం క్షత్రం దృగుంహ దృగుంహ క్షత్రం దృగుంహ దృగుంహ క్షత్రం దృగుంహ దృగుంహ క్షత్రం దృగుంహ క్షత్రం దృగుంహ దృగుంహ క్షత్రం క్షత్రం దృగుంహ ప్రజాం ప్రజాం దృగుంహ క్షత్రం క్షత్రం దృగుంహ ప్రజా దృగుంహ ప్రజాం ప్రజాం దృగుంహ దృగుంహ ప్రజాం దృగుంహ దృగుంహ ప్రజాం దృగుంహ దృగుంహ ప్రజాం దృగుంహ ప్రజాం దృగుంహ దృగుంహ ప్రజాం ప్రజాం దృగుంహ రాజో రాజో దృగుంహ ప్రజాం ప్రజాం దృగుంహ రాజామితి ప్రాజాంహ రాజో రాజో దృగుంహ దృగుంహ రాజస్పోషం పోషకం రాజో దృగుంహ దృగుంహ రాజస్పోషం రాజస్పోషం పోషకం రాజో రాజస్పోషం దృగుంహ దృగుంహ పోషకం రాజో రాజస్పోషం దృగుంహ పోషం దృగుంహ దృగుంహ పోషం పోషం దృగుంహ పరివీ పరివీర్దృగుంహ పోషం పోషం దృగుంహ పరివీ దృగుంహ పరివీ పరివీర్దృగుంహ దృగుంహ పరివీరస్యసి పరివీర్దృగుంహ దృగుంహ పరివీరసి పరివీరస్యసి పరివీ పరివీరసి పరిపర్యసి పరివీ పరివీరసి పరివీరితి పరివీపరియస్యసి పరిత్వా పరియస్యసి పరిత్వా పరిత్వా పరివరిత్వా దైవీర్దైవీ స్వా పరివరిత్వా దైవీ దైవీర్దైవీ స్వాత్వా దైవీర్విషో విషో దైవీ స్వాత్వా దైవీర్విష దైవీర్విషో విషో దైవీర్దైవీర్విషో వ్యయంతాం వ్యయంతాం విషో దైవీర్దైవీర్విషో వ్యయంతాం వ్యయంతాం వ్యయంతాం విషో విషో వ్యయంతాం పరి పరి వ్యయంతాం విషో విషో వ్యయంతాం పరి వ్యయంతాం పరి పరి వ్యయంతాం వ్యయంతాం పరేమమిమం పరి వ్యయంతాం వ్యయంతాం పరేమం పరేమమిమం పరి పరేమగో రాజో రాజ ఇమం పరి పరేమగో రాజమగో రాజో రాజ ఇమమిమగం రాజస్పోష పోషో రాజ ఇమమిమగం రాజస్పోష రాజస్పోష పోషో రాజో రాజస్పోషో యజమానం పోషో రాజో రాజస్పోషో యజమానం పోషో యజమానం యజమానం పోష పోషో యజమానం మనుష్యా మనుష్యా యజమానం పోష పోషో యజమానం మనుష్యా యజమానం మనుష్యా మనుష్యా యజమానం యజమానం మనుష్యా అంతరిక్షస్యాంతరిక్షస్య మనుష్యా యజమానం యజమానం మనుష్యా అంతరిక్షస్యా అంతరిక్షస్యాంతరిక్షస్య మనుష్యా మనుష్యా అంతరిక్షస్య త్వాంతరిక్షస్య మనుష్యా మనుష్యా అంతరిక్షస్య త్వాంతరిక్షస్య త్వాంతరిక్షస్యాంతరిక్షస్య పాసానౌ సానౌ త్వాంతరిక్షస్యాంతరిక్షస్య పాసానౌ పాసానౌ సానౌ త్వాసానావవావసానౌ త్వాసానావవావసానావవావసానౌ సానావవగోహామి గోహామ్యవసానౌ సానావవగోహామి అవగోహామి గోహామి అవావగోహామి గోహామి గోహామి శేత్వా త్వేష ఇషేత్వోపవీరుపవీ స్త్వేష ఇషేత్వోపవీర్దైవీర్దేవాన్ దైవీర్దైవీర్దేవాన్ దైవీర్విశో విశో దైవీర్ దేవాన్ దేవాన్ దైవీర్విష దైవీర్విశో విశో దైవీర్దైవీర్విష ప్రవిశో దైవీర్దైవీర్విష ప్రవిశో విష ప్రాగురగు ప్రవిశో విష ప్రాగు రాగురగు ప్రాగుర్వన్నేర్వన్నేరగు ప్రాగుర్వన్నీ సమోకసావితి సమ్ ఓకసౌ అరేపసా విత్యరేపసౌ మాయజ్ఞం యజ్ఞం మామాయజ్ఞగోహిగోశిష్టగోహిగోశిష్టం యజ్ఞం మామాయజ్ఞగోహిగోశిష్టం యజ్ఞగోహిగోశిష్టగోహిగోశిష్టం యజ్ఞం యజ్ఞగోహిగోశిష్టం మామాహిగోశిష్టం యజ్ఞం యజ్ఞగోహిగోశిష్టం మామాహిగోశిష్టం మామాహిగోశిష్టగోహిగోశిష్టం మాయజ్ఞపదిం యజ్ఞపదిం మాహిగోశిష్టగోహిగోశిష్టం మాయజ్ఞపదిం మాయజ్ఞపదిం యజ్ఞపదిం మామాయజ్ఞపదిం జాతవేదసౌ జాతవేదసౌ యజ్ఞపదిం మామాయజ్ఞపదిం జాతవేదసౌ యజ్ఞపదిం జాతవేదసౌ జాతవేదసౌ యజ్ఞపదిం యజ్ఞపదిం జాతవేదసౌ శివౌ శివౌ జాతవేదసౌ యజ్ఞపదిం యజ్ఞపదిం జాతవేదసౌ శివౌ జాతవేదసౌ శివౌ శివౌ జాతవేదసౌ జాతవేదసౌ శివౌ భవతం భవతగం శివౌ జాతవేదసౌ జాతవేదసౌ శివౌ భవతం శివౌ భవతం భవతగం శివౌ శివౌ భవతమద్యాద్య భవతగం శివౌ శివౌ భవతమద్యాద్యభవతగంభవతమద్యనోనోద్యభవతంభవతమద్యనహనోనోద్యాద్యనహనోనోద్యాద్యనహ్నిరగ్నిరగ్నావగ్నావగ్నిశ్చరతి జరత్యగ్నిరగ్నిశ్చరతి ప్రవిష్ట ప్రవిష్టశ్చరతి జరతి ప్రవిష్ట ఋషీణాం ఋషీణాం ప్రవిష్టశ్చరతి జరతి ప్రవిష్ట ఋషీణాం ప్రవిష్ట ఋషీణాం ప్రవిష్ట ప్రవిష్ట ఋషీణాం పుత్ర పుత్ర ఋషీణాం ప్రవిష్ట ప్రవిష్ట ఋషీణాం పుత్ర అధిరాజో అధిరాజః పుత్ర ఋషీణాం ఋషీణాం పుత్రో అధిరాజః ఇత్యధి రాజః ఏష ఇత్యేషః సహా కృత్య బ్రహ్మణా బ్రహ్మణా స్వాహా కృత్య స్వాహా కృత్య బ్రహ్మణా చేతే బ్రహ్మణా స్వాహా కృత్య స్వాహా కృత్య బ్రహ్మణా చేతే బ్రహ్మణా స్వాహా కృత్య స్వాహా కృత్య బ్రహ్మణా చేతే బ్రహ్మణా స్వాహా కృత్య స్వాహా కృత్య బ్రహ్మణా చేతే బ్రహ్మణా స్వాహా కృత్య స్వాహా కృత్య బ్రహ్మణా చేతే బ్రహ్మణా స్వాహా కృత్య స్వాహా కృత్య బ్రహ్మణా చేతే బ్రహ్మణా స్వాహా కృత్య స్వాహా కృత్య బ్రహ్మణా చేతే బ్రహ్మణా స్వా స్వాత్తం చిత్ స్వాత్తం చిత్ సదేవం సదేవం చిత్ స్వాత్ పృథివ్యా పృథివ్యాధా యజ్ఞపతిం యజ్ఞపతిం ధాః పృథివ్యా యజ్ఞపతిమితి యజ్ఞా ప్రాణాన్ ప్రాణాన్ జాయాగ్రే ప్రాణాన్ ఏ ప్రాణాన్ ప్రాణాగుస్తే ప్రాణాన్ చుక్షుక్ ప్రాణాగుస్తే ప్రాణాంఛు ప్రాణాన్ చుక్షుక్ ప్రాణాన్ ప్రాణాంఛుక్ జగామ జగామశు ప్రాణాన్ ప్రాణాంఛుక్ జగామ ప్రాణాని ప్రాణాను జగామ జగామశు జగామయా జగామ జగామయా చక్షుశ్చక్షుర్యా జగామ జగామయా చక్షు చక్షుశ్చక్షుర్యా చక్షుశ్చక్షుర్యా శ్రోత్రజ్ఞశ్రోత్రంయా చక్షుశ్చక్షుర్యా శ్రోత్రం యా శ్రోత్రజ్ఞశ్రోత్రంయ్యోత్రంయ్యోత్రంయ్యోత్రంయ్యోత్రంయ్యోత్రంయ్యోత్రంయ్యోత్రంయ్యోత్రంయ్యోత్రంయ్యోత్రంయ్యోత్రంయ్యోత్రంయ్యోత్రంయ్యోత్రంయ్యోత్రంయ్యోత్రంయ్యోత్రంయ్యోత్రంయ్యోత్రంయ్యోత్రంయ్యోత్రంయ్యోత్రంయ్యోత్రంయ్యోత్రంయ్యోత్రంయ్యోత్రంయ్యోత్రంయ్యోత్రంయ్యోత్రంయ్యోత్రంయ్యోత్రంయ్యోత్రంయ్యోత్రంయ్యోత్రంయ్యోత్రంయ్యోత్రంయ్యోత్రంయ్యోత్రంయ్యోత్రంయ్యో క్రోరం యద్యత్ క్రోరంతే తే క్రోరం యదో క్రోరం యద్యత్ క్రోరం క్రోరం యదాస్థితమాస్థితం యత్ క్రోరం క్రోరం యదాస్థితం యదాస్థితమాస్థితం యద్యదాస్థితం తత్తదాస్థితం యద్యదాస్థితం తదో ఆస్థితం తత్తదాస్థితమాస్థితం తత్తే తే తదాస్థితమాస్థితం తత్తే ఆస్థితమిత్యాస్థితం తత్తే తే తత్తత్త ఆతే తాప్యాయతాం వ్యాయతామాతే తాప్యాయతాం వ్యాయతాం వ్యాయతామాప్యాయతాం తత్తప్యాయతామాప్యాయతాం తత్ వ్యాయతాం తత్తప్యాయతాం వ్యాయతాం తత్తే తే తప్యాయతాం వ్యాయతాం తత్తే ఏతేన సుంధతాగో సుంధతామేతేన తేత ఏతేన సుంధతేన సుంధతాగో సుంధతామేతేనైతేన సుంధతాన్నాభిర్నాభిః సుంధతామేతేనైతేన సుంధతాన్నాభిః సుంధతాన్నాభిర్నాభిః సుంధతాగో సుంధతాన్నాభిస్తేతేనాభిః సుంధతాగో సుంధతాన్నాభిస్తే ఆభిస్తేతేనాభిర్నాభిస్తేనాభిర్నాభిస్తేత ఆప్యాయతాం వ్యాయతామాతేత ఆప్యాయతాం వ్యాయతామాప్యాయతాం పాయుః పాయుప్యాయతామాప్యాయతాం పాయుః వ్యాయతాం పాయుః పాయుప్యాయతాం వ్యాయతాం పాయుస్తే తే పాయుప్యాయతాం వ్యాయతాం పాయుస్తే పాయుస్తే తే పాయుః పాయుస్త ఆతే పాయుః పాయుస్త ఆతేత ఆప్యాయతాం వ్యాయతామాతేత ఆప్యాయతాం ఆప్యాయతాం వ్యాయతామాప్యాయతాగుం శుద్ధాః శుద్ధాప్యాయతామాప్యాయతాగుం శుద్ధాః వ్యాయతాగుం శుద్ధాః శుద్ధాప్యాయతాం వ్యాజదాగో శుద్ధాశ్చరిత్రాశ్చరిత్ర శుద్ధాప్యాజతాం వ్యాజదాగో శుద్ధాశ్చరిత్రాశ్చరిత్రాశ్చరిత్రాశ్చరిత్రాశ్చరిత్రాశ్చరిత్రాశ్చరిత్రాశ్చరిత్రాశ్చరిత్రాశ్చం రక్షసాగో రక్షసాగో రక్షసాం భాగో భాగో రక్షసాగో హిగుం సీరహిగుం సీరక్షసాం భాగః రక్షసాం భాగో భాగో రక్షసాగో రక్షసాం భాగో స్యసి భాగో రక్షసాగో రక్షసాం భాగోసి భాగోసి భాగో భాగోసీదమిదమసి భాగో భాగోసీదం అసీదమిదమస్య సీదమహమహమిదమస్య సీదమహం ఇదా ప్రాణేన ప్రాణోదుష్టం దేవేభ్యో దుష్టం ప్రాణ ప్రాణోదుష్టం దేవేభ్యః అనహం దేవేభ్యో దేవేభ్యో దుష్టం దుష్టం దేవేభ్యో హవ్యగం హవ్యం దేవేభ్యో దుష్టం దుష్టం దేవేభ్యో హవ్యం దేవేభ్యో హవ్యగం హవ్యం దేవేభ్యో దేవేభ్యో హవ్యం ఘృతవత్ ఘృతవద్ధవ్యం దేవేభ్యో దేవేభ్యో హవ్యం ఘృతవద్ హవ్యం ఘృతవత్ ఘృతవద్ధవ్యగం హవ్యం ఘృతవత్ స్వాహా స్వాహా ఘృతవద్ధవ్యగం హవ్యం ఘృతవత్ స్వాహా ఘృతవత్ స్వాహా స్వాహా ఘృతవత్ ఘృతవత్ స్వాహైంద్ర ఐంద్ర స్వాహా ఘృతవత్ ఘృతవత్ స్వాహైంద్ర ఘృతవదితి ఘృతావత్ స్వాహైంద్ర ఐంద్ర స్వాహా స్వాహైంద్ర ప్రాణ ప్రాణ ఐంద్ర స్వాహా స్వాహైంద్ర ప్రాణ ఐంద్ర ప్రాణ ప్రాణ ఐంద్ర ఐంద్ర ప్రాణో అంగే అంగే అంగే అంగే ప్రాణ ఐంద్ర ఐంద్ర ప్రాణో అంగే అంగే ప్రాణో అంగే అంగే అంగే అంగే ప్రాణ ప్రాణో అంగే అంగే నిన్యంగే అంగే ప్రాణ ప్రాణో అంగే అంగే నీ ప్రాణ ఇది ప్రాణ అంగే అంగే నిన్యంగే అంగే అంగే అంగే నిదే అంగే అంగే నిదే అంగే ధ్యదైంద్ర ఐంద్రో దేధ్యన్నిదేధ్యదైంద్ర ఐంద్ర ఐంద్రో దేధ్యదేధ్యదైంద్రో పానో పాన ఐంద్రో దేధ్యదేధ్యదైంద్రో పాన ఐంద్రో పానో పాన ఐంద్ర ఐంద్రో పానో అంగే అంగే అంగే అంగే పాన ఐంద్ర ఐంద్రో పానో అంగే అంగే పానో అంగే అంగే అంగే అంగే పానో పానో అంగే అంగే వివ్యంగే అంగే పానో పానో అంగే అంగే వి పాన ఇత్యపా అనహ అంగే అంగే వివ్యంగే అంగే విభోభువత్ విభోభువత్ భోభువత్ వ్యంగే అంగే అంగే అంగే విభోభువత్ అంగే అంగ ఇత్యంగే అంగే విభోభువత్ భోభువత్ విభోభువత్ దేవదేవ భోభువత్ విభోభువత్ దేవ భోభువత్ దేవదేవ భోభువత్ భోభువత్ దేవత్ స్పష్ట స్పష్టర్దేవ భోభువత్ భోభువత్ దేవత్ స్పష్ట దేవత్ స్పష్ట స్పష్టర్దేవ దేవత్ స్పష్టర్ భూరి భూరి స్పష్టర్దేవ దేవత్ స్పష్టర్ భూరి భూరి భూరి స్పష్ట స్పష్టర్ భూరి తేతే భూరి స్పష్ట స్పష్టర్ భూరి తే భూరి తేతే భూరి భూరి తే సగుం సగుం సగుం సంతే భూరి భూరి తే సగుం సం తే సగుం సగుం సగుం సంతే తే సగుం సమేత్రేతు సగుం సంతే తే సగుం సమేతు సగుం సమేత్రేతు సగుం సగుం సగుం సమేతు విశ్వరూపా విశ్వరూపా ఏతు సగుం సగుం సగుం సమేతు విశ్వరూపా సగుం సమేతి సం ఏతు విశ్వరూపా విశ్వరూపా ఏత్వేతు విశ్వరూపా యద్ యద్ విశ్వరూపా ఏత్వేతు విశ్వరూపా యత్ విషరూపా విషరూపా యత్ సలక్ష్మాణ సలక్ష్మాణో యద్ విషరూపా విషరూపా యత్ సలక్ష్మాణ రూపా ఇది విషురూపా యత్ సలక్ష్మాణ సలక్ష్మాణో యద్ యత్ సలక్ష్మాణో భవత భవత సలక్ష్మాణో యద్ యత్ సలక్ష్మాణో భవత సలక్ష్మాణో భవత భవత సలక్ష్మాణ సలక్ష్మాణో భవత దేవత్రా దేవత్రా భవత సలక్ష్మాణ సలక్ష్మాణో భవత దేవత్రా సలక్ష్మాణ ఇది సా లక్ష్మాణ భవత దేవత్రా దేవత్రా భవత భవత దేవత్రాయంతం దేవత్రా దేవత్రాయంతమవసే వసేయంతం దేవత్రా దేవత్రాయంతమవసే త్రేతు దేవత్రాయంతమవసే వసేయంతమవసే సఖాయ సఖాయో వసేయంతమవసే సఖాయ వసే సఖాయ సఖాయో వసే వసే సఖాయోన్వను సఖాయో వసే వసే సఖాయోను సఖాయోన్వను సఖాయ సఖాయోను త్వాను సఖాయ సఖాయోను సమరిణం సమరిణం సమరిణం వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వాతస్య వ ధ్వజ్యై పూష్ణ ధ్వజ్యై పూష్ణ పూష్ణో ధ్వజ్యై ధ్వజ్యై పూష్ణో రగ్ముహ్యైరగ్ముహ్యై పూష్ణో ధ్వజ్యై ధ్వజ్యై పూష్ణో రగ్ముహ్యై పూష్ణోరగ్గుహ్యైరగ్గుహ్యై పూష్ణ పూష్ణో రగ్గుహ్య అపామపాగమరగ్గుహ్యై పూష్ణ పూష్ణో రగ్గుహ్య అపాగుహ్య అపామపాగోరగ్ముహ్యైరగ్ముహ్య అపామోషధీనామోషధీనామపాగోరగ్ముహ్యైరగ్ముహ్య అపామోషధీనాం వామోషధీనామోషధీనామపామపామోషధీనాగుం రోహిష్యే రోహిష్యాషధీనామపామపామోషధీనాగుం రోహిష్యై ఓషధీనాగం రోహిష్యై రోహిష్యా ఓషధీనామోషధీనాగం రోహిష్యై ఘృతం ఘృతగం రోహిష్యా ఓషధీనామోషధీనాగం రోహిష్యై ఘృతం రోహిష్యే ఘృతం ఘృతగం రోహిష్యే రోహిష్యే ఘృతం ఘృత పావానో ఘృత పావానో ఘృతగం రోహిష్యే రోహిష్యై ఘృతం ఘృత పావానః ఘృత పావానో ఘృత పావానో ఘృతం ఘృతం ఘృత పావానః పిబత పిబత ఘృత పావానో ఘృతం ఘృతం ఘృత పావానః పిబత ఘృత పావానః పిబత పిబత ఘృత పావానో ఘృత పావాన పిబతమసామసాం పిబత ఘృత పావానో ఘృత పావానః పిబతమసాం ఘృత పావాన ఇతి ఘృత పావానః పిబతమసామసాం పిబత పిబతమసాం మసా పావానో మసా పావానో మసాం పిబత పిబతమసాం మసా పావానః సాం మసా పావానో మసా పావానో మసాం మసాం మసా పావానః పిబత పిబతమసా పావానో మసాం మసాం మసా పావానః పిబత సా పావానః పిబత పిబతమసా పావానో మసా పావానః పిబత అంతరిక్షస్యాంతరిక్షస్య పిబతమసా పావానో మసా పావానః పిబత అంతరిక్షస్యాసా పావాన ఇతి వసా పావానః పిబతాంతరిక్షస్యాంతరిక్షస్య పిబత పిబతాంతరిక్షస్య హవిర్హవిరంతరిక్షస్య పిబత పిబతాంతరిక్షస్య హవిః అంతరిక్షస్య హవిరహవిరంతరిక్షస్యాంతరిక్షస్య హవిరస్యసి హవిరంతరిక్షస్యాంతరిక్షస్య హవిరసి హవిరస్యసి హవిర్హవిరసి స్వాహా స్వాహాసి హవిర్హవిరసి స్వాహా స్వాహా స్వాహాస్యసి స్వాహా స్వాహాస్యసి స్వాహా స్వాహా స్వాహా త్వాంతరిక్షాయాంతరిక్షాయ త్వా స్వాహా త్వాంతరిక్షాయాంతరిక్షాయ త్వాంతరిక్షాయ దిశో దిశోంతరిక్షాయ త్వాంతరిక్షాయ దిశః అంతరిక్షాయ దిశో దిశోంతరిక్షాయాంతరిక్షాయ దిశః ప్రదిశః ప్రదిశో దిశోంతరిక్షాయాంతరిక్షాయ ప్రదిశః దిశః ప్రదిశః ప్రదిశో దిశో దిశః ప్రదిశ ఆదిశ ఆదిశః ప్రదిశో దిశో దిశః ప్రదిశ ఆదిశః దిశ ఆదిశ ఆదిశః ప్రదిశః ప్రదిశ ఆదిశో విదిశో విదిశ ఆదిశః ప్రదిశః ప్రదిశ ఆదిశో విదిశః ఆదిశో ఇతి ప్రాదిశః ఆదిశో విదిశో విదిశ ఆదిశ ఆదిశో విదిశ ఉద్దిశ ఉద్దిశో విదిశ ఆదిశ ఆదిశో విదిశ ఉద్దిశః ఆదిశ ఇత్యాదిశః విదిశ ఉద్దిశ ఉద్దిశో విదిశో విదిశ ఉద్దిశ స్వాహా స్వాహో ఉద్దిశో విదిశో విదిశ ఉద్దిశ స్వాహా విదిశ ఇతి విదిశః విదిశ స్వాహా స్వాహో ఉద్దిశ ఉద్దిశ స్వాహా దిగ్భ్యో దిగ్భ్య స్వాహో ఉద్దిశ ఉద్దిశ స్వాహా దిగ్భ్యః ఉద్దిశ ఇత్యుద్దిశః స్వాహా దిగ్భ్యో దిగ్భ్య స్వాహా స్వాహా దిగ్భ్యో నమో నమో దిగ్భ్య స్వాహా స్వాహా దిగ్భ్యో నమః దిగ్భ్యో నమో నమో దిగ్భ్యో దిగ్భ్యో నమో దిగ్భ్యో దిగ్భ్యో నమో దిగ్భ్యో దిగ్భ్యో నమో దిగ్భ్యః దిగోభ్యః దిగ్భ్యో దిగ్భ్యో నమో నమో దిగ్భ్య దిగ్భ్యోభ్యః సముద్రం గచ్చ గచ్చ సముద్రగం సముద్రం గచ్చ స్వాహా స్వాహా గచ్చ సముద్రగం సముద్రం గచ్చ స్వాహా స్వాహా స్వాహా గచ్చ గచ్చ స్వాహాంతరిక్షమంతరిక్ష స్వాహా గచ్చ గచ్చ స్వాహాంతరిక్షం స్వాహాంతరిక్షమంతరిక్షజ్ఞ స్వాహా స్వాహాంతరిక్షం గచ్చ గచ్చాంతరిక్షజ్ఞ స్వాహా స్వాహాంతరిక్షం గచ్చ అంతరిక్షం గచ్చ గచ్చాంతరిక్షమంతరిక్షం గచ్చ స్వాహా స్వాహా గచ్చాంతరిక్షమంతరిక్షం గచ్చ స్వాహా స్వాహా స్వాహా గచ్చ గచ్చ స్వాహా దేవం దేవగ్ స్వాహా గచ్చ గచ్చ స్వాహా దేవం స్వాహా దేవం దేవగ్ స్వాహా స్వాహా దేవగంస వితారగంస వితారం దేవ స్వాహా స్వాహా దేవగంస వితారం దేవగోస వితారగోస వితారం దేవం దేవగోస వితారం గచ్చ గచ్చ సవితారం దేవం దేవగోస వితారం గచ్చ సవితారం గచ్చ గచ్చ సవితారగోస వితారం గచ్చ స్వాహా స్వాహా గచ్చ సవితారగోస వితారం గచ్చ స్వాహా గచ్చ స్వాహా స్వాహా గచ్చ గచ్చ స్వాహా హోరాత్రే అహోరాత్రే స్వాహా గచ్చ గచ్చ స్వాహా హోరాత్రే స్వాహా హోరాత్రే అహోరాత్రే స్వాహా స్వాహా హోరాత్రే గచ్చ గచ్చ హోరాత్రే స్వాహా స్వాహా హోరాత్రే గచ్చ హోరాత్రే గచ్చ గచ్చాహోరాత్రే అహోరాత్రే గచ్చ స్వాహా స్వాహా గచ్చాహోరాత్రే అహోరాత్రే గచ్చ స్వాహా అహోరాత్రే ఇత్యహ రాత్రే గచ్చ స్వాహా స్వాహా గచ్చ గచ్చ స్వాహా మిత్రావరుణౌ మిత్రావరుణౌ స్వాహా గచ్చ గచ్చ స్వాహా మిత్రావరుణౌ స్వాహా మిత్రావరుణౌ మిత్రావరుణౌ స్వాహా స్వాహా మిత్రావరుణౌ గచ్చ గచ్చ మిత్రావరుణౌ స్వాహా స్వాహా మిత్రావరుణౌ మిత్రావరుణౌ మిత్రావరుణౌ గచ్చ స్వాహా స్వాహా గచ్చ మిత్రావరుణౌ మిత్రావరుణౌ గచ్చ స్వాహా వరుణామితి మిత్రావరుణౌ గచ్చ స్వాహా స్వాహా గచ్చ గచ్చ స్వాహా సోమగో సోమగ్ను స్వాహా గచ్చ గచ్చ స్వాహా సోమం స్వాహా సోమగో సోమగ్ను స్వాహా స్వాహా సోమం గచ్చ గచ్చ సోమగ్ను స్వాహా స్వాహా సోమం గచ్చ సోమం గచ్చ గచ్చ సోమగో సోమం గచ్చ స్వాహా స్వాహా గచ్చ సోమగో సోమం గచ్చ స్వాహా స్వాహా గచ్చ గచ్చ స్వాహా యజ్ఞం యజ్ఞగ్ స్వాహా గచ్చ గచ్చ స్వాహా యజ్ఞం స్వాహా యజ్ఞం యజ్ఞగ్న స్వాహా స్వాహా యజ్ఞం గచ్చ గచ్చ యజ్ఞగ్న స్వాహా స్వాహా యజ్ఞం గచ్చ యజ్ఞం గచ్చ గచ్చ యజ్ఞం యజ్ఞం గచ్చ స్వాహా స్వాహా గచ్చ యజ్ఞం యజ్ఞం గచ్చ స్వాహా స్వాహా స్వాహా గచ్చ గచ్చ స్వాహా ఛందాగుంసి ఛందాగుంసి స్వాహా గచ్చ గచ్చ స్వాహా ఛందాగుంసి స్వాహా ఛందాగుంసి ఛందాగుంసి స్వాహా స్వాహా ఛందాగుంసి గచ్చ గచ్చ ఛందాగుంసి స్వాహా స్వాహా ఛందాగుంసి గచ్చ ఛందాగుంసి గచ్చ గచ్చ ఛందాగుంసి ఛందాగుంసి గచ్చ స్వాహా స్వాహా గచ్చ ఛందాగుంసి ఛందాగుంసి గచ్చ స్వాహా స్వాహా స్వాహా గచ్చ గచ్చ స్వాహా నభో ద్యావా పృథివీ స్వాహా గచ్చ గచ్చ స్వాహా ద్యావా పృథివీ స్వాహా ద్యావా పృథివీ ద్యావా పృథివీ స్వాహా స్వాహా ద్యావా పృథివీ గచ్చ గచ్చ ద్యావా పృథివీ స్వాహా స్వాహా ద్యావా పృథివీ గచ్చ ద్యావా పృథివీ గచ్చ గచ్చ ద్యావా పృథివీ ద్యావా పృథివీ గచ్చ స్వాహా స్వాహా గచ్చ ద్యావా పృథివీ ద్యావా పృథివీ గచ్చ స్వాహా ద్యావా పృథివీ ఇతి ద్యావా పృథివీ స్వాహా స్వాహా గచ్చ గచ్చ స్వాహా నభో నభ స్వాహా గచ్చ గచ్చ స్వాహా నభః స్వాహా నభో నభ స్వాహా స్వాహా నభో దివ్యం దివ్యం నభ స్వాహా స్వాహా నభో దివ్యం నభో దివ్యం దివ్యం నభో నభో దివ్యం గచ్చ గచ్చ దివ్యం నభో నభో దివ్యం గచ్చ దివ్యం గచ్చ గచ్చ దివ్యం దివ్యం గచ్చ స్వాహా స్వాహా గచ్చ దివ్యం దివ్యం గచ్చ స్వాహా స్వాహా స్వాహా గచ్చ గచ్చ స్వాహాగ్నిమగ్నిగ్ స్వాహా గచ్చ గచ్చ స్వాహాగ్నిం స్వాహాగ్నిమగ్నిగ్న స్వాహా స్వాహాగ్నిం వైశ్వానరం వైశ్వానరమగ్నిగ్న స్వాహా స్వాహాగ్నిం వైశ్వానరం అగ్నిం వైశ్వానరం వైశ్వానరమగ్నిమగ్నిం వైశ్వానరం గచ్చ గచ్చ వైశ్వానరమగ్నిమగ్నిం వైశ్వానరం గచ్చ వైశ్వానరం గచ్చ గచ్చ వైశ్వానరం వైశ్వానరం గచ్చ స్వాహా స్వాహా గచ్చ వైశ్వానరం వైశ్వానరం గచ్చ స్వాహా స్వాహా స్వాహా గచ్చ గచ్చ స్వాహాభ్యోభ్య స్వాహా గచ్చ గచ్చ స్వాహాభ్య స్వాహాభ్యోభ్య స్వాహా స్వాహాభ్య స్వాద్భ్య స్వాహా స్వాహాభ్య స్వాభ్య స్వాద్వాభ్యోభ్య స్వౌషధీభ్య ఔషధీభ్య స్వాభ్యోభ్య స్వౌషధీభ్య ఔషధీభ్య ఔషధీభ్య స్వాత్ ఔషధీభ్యో మనో మన ఔషధీభ్య స్వాత్ ఔషధీభ్యో మన ఔషధీభ్యో మనో మన ఔషధీభ్య ఔషధీభ్యో మనో మే మే మన ఔషధీభ్య ఔషధీభ్యో మనో మే ఔషధీభ్య ఇత్యోషధీభ్యః మే మే మనో మనో మే హార్ది హార్ది మే మనో మనో మే హార్ది మే హార్ది హార్ది మే మే హార్ది యచ్చ యచ్చ హార్ది మే మే హార్ది యచ్చ హార్ది యచ్చ యచ్చ హార్ది హార్ది యచ్చ తనోన్ తనోన్ యచ్చ హార్ది హార్ది యచ్చ తనోన్ యచ్చ తనోన్ తనోన్ యచ్చ యచ్చ తనోన్ వజన్ వజన్ తనోన్ యచ్చ యచ్చ తనోన్ వజం తనోన్ వజన్ వజన్ తనోన్ తనోన్ వజం పుత్రం పుత్రం వచన్ తనోన్ తనోన్ వచం పుత్రం వచం పుత్రం పుత్రం వచన్ వచం పుత్రం నప్తారం నప్తారం పుత్రం వచన్ వచం పుత్రం నప్తారం పుత్రం నప్తారం నప్తారం పుత్రం పుత్రం నప్తారమశీయాశీయ నప్తారం పుత్రం పుత్రం నప్తారమశీయా నప్తారమశీయాశీయ నప్తారం నప్తారమశీయ శుక్షుగశీయ నప్తారం నప్తారమశీయ శుగశీయ శుక్షుగశీయాశీయ శుగస్యశుగశీయాశీయ శుగసీ శుక్షుగసి తంతమస్య శుక్షుగసితం శితంతమస్య శితమభ్యభితమస్య శితమభి ధామ్నో ధామ్నో ధామ్నో రాజన్ నిత ధామ్నో ధామ్న ఇది ధామ్నః ధామ్నః రాజన్యతైతో రాజన్రాజన్యతో వరుణవరుణేతో రాజన్రాజన్యతో వరుణ ఇతో వరుణవరుణేత ఇతో వరుణనోవరుణేత ఇతో వరుణనః వరుణనో నో వరుణ వరుణనో ముంచ ముంచనో వరుణ వరుణనో ముంచ ముంచ ముంచనో నో ముంచ యన్ముంచనో నో ముంచయతు యద్యన్ముంచ ముంచ యదాపహాపో యన్ముంచ ముంచ యదాపహ యదాపహాపో యద్యదాపో అగ్నియా అగ్నియా ఆపో యద్యదాపో అగ్నియా ఆపో అగ్నియా అగ్నియా ఆప ఆపో అగ్నియా వరుణ వరుణాగ్నియా ఆప ఆపో అగ్నియా వరుణ అగ్నియా వరుణ వరుణాగ్నియా అగ్నియా వరుణేతీతి వరుణాగ్నియా అగ్నియా వరుణేతి వరుణేతీతి వరుణ వరుణేతి శపామహే శపామహ ఇది వరుణ వరుణేతి శపామహే శపామహే శపామహ ఇది శపామహే తతస్తత శపామహ ఇది శపామహే తత శపామహే తతస్తత శపామహే శపామహే తతో వరుణ వరుణ తత శపామహే శపామహే తతో వరుణ తో వరుణ వరుణ తతస్తతో వరుణ నో నో వరుణ తతస్తతో వరుణనః వరుణ నో నో వరుణ వరుణ నో ముంచ ముంచ నో వరుణ వరుణ నో ముంచ ముంచ ముంచ నో నో ముంచ ముంచేతి ముంచ విష్మదీర్మా ఇమా హవిష్మదీర్ హవిష్మదీర్మా ఆప ఆప ఇమా హవిష్మదీర్ హవిష్మదీర్మా ఆపః ఆప ఆప ఇమా ఇమా ఆపో హవిష్మాన్ హవిష్మానాప ఇమా ఇమా ఆపో హవిష్మాన్ ఆపో హవిష్మాన్ హవిష్మానాప ఆపో హవిష్మాన్ దేవో దేవో హవిష్మానాప ఆపో హవిష్మాన్ దేవః హవిష్మాన్ దేవో దేవో హవిష్మాన్ హవిష్మాన్ దేవో అధ్వరో అధ్వరో దేవో హవిష్మాన్ హవిష్మాన్ దేవో అధ్వర దేవో అధ్వరో అధ్వరో దేవో దేవో అధ్వరో హవిష్మాన్ హవిష్మాగు అధ్వరో దేవో దేవో అధ్వరో హవిష్మాన్ అధ్వరో హవిష్మాన్ హవిష్మాగుం అధ్వరో అధ్వరో హవిష్మాగుం ఆ హవిష్మాగుం అధ్వరో అధ్వరో హవిష్మాగుం ఆ హవిష్మాగుం ఆ హవిష్మాన్ హవిష్మాగుం ఆ వివాసతి వివాసత్యా హవిష్మాన్ హవిష్మాగుం ఆ వివాసతి ఆ వివాసతి వివాసత్యా వివాసతి హవిష్మాన్ హవిష్మాన్ వివాసత్యా వివాసతి హవిష్మాన్ వివాసతి హవిష్మాన్ హవిష్మాన్ వివాసతి వివాసతి హవిష్మాగుం అస్వస్థ హవిష్మాన్ వివాసతి వివాసతి హవిష్మాగుం అస్తు హవిష్మాగుం అస్వస్థ హవిష్మాన్ హవిష్మాగుం అస్తు సూర్య సూర్యో అస్తు హవిష్మాన్ హవిష్మాగుం అస్తు సూర్య అస్తు సూర్య సూర్యో అస్వస్థ సూర్య సూర్య ఇది సూర్య అగ్నేర్వో వోగ్నేరగ్నేర్వోపన్న గృహస్యాపన్న గృహస్య వోగ్నేరగ్నేర్వోపన్న గృహస్య వోపన్న గృహస్యాపన్న గృహస్య వోపన్న గృహస్య సదసి సదస్యపన్న గృహస్య వోపన్న గృహస్య సదసి అపన్న గృహస్య సదసి సదస్యపన్న గృహస్యాపన్న గృహస్య సదసి సాధయామి సాధయామి సదస్యపన్న గృహస్యాపన్న గృహస్య సదసి సాధయామి సదసి సాధయామి సాధయామి సదసి సదసి సాధయామి సుమ్నాయ సుమ్నాయ సాధయామి సదసి సదసి సాధయామి సుమ్నాయ సాధయామి సుమ్నాయ సుమ్నాయ సాధయామి సాధయామి సుమ్నాయ సుమ్ని సుమ్ని సుమ్నాయ సాధయామి సాధయామి సుమ్నాయ సుమ్ని సుమ్నాయ సుమ్ని సుమ్ని సుమ్నాయ సుమ్నాయ సుమ్ని సుమ్నే సుమ్నే సుమ్ని సుమ్నాయ సుమ్నాయ సుమ్ని సుమ్నే సుమ్నే సుమ్నే సుమ్ని సుమ్ని సుమ్నే మా సుమ్నే సుమ్ని సుమ్ని సుమ్నే మా సుమ్నే మా సుమ్నే సుమ్నే మా ధత్త ధత్త మా సుమ్నే సుమ్నే మా ధత్త ధత్త ధత్త మా ధత్తేంద్రాగ్నియోరింద్రాగ్నియోర్ధత్త మా ధత్తేంద్రాగ్నియో ధత్తేంద్రాగ్నియోరింద్రాగ్నియోర్ధత్త ధత్తేంద్రాగ్నియోర్భాగధేజీర్భాగధేజీరింద్రాగ్నియోర్ధత్త ధత్తేంద్రాగ్నియోర్భాగధేజీర్భాగధేజీరింద్రాగ్నియోరింద్రాగ్నియోర్భాగధేజీస్థస్థభాగధేజీరింద్రాగ్నియోరింద్రాగ్నియోర్భాగధేజీ విశ్వేషాగుస్థస్థ విశ్వేషాన్ దేవానాం దేవానాం విశ్వేషాగుస్థస్థ సవిశ్వేషాన్ దేవానాం స్వేషాన్ దేవానాం దేవానాం స్వేషాం స్వేషాన్ దేవానాం భాగధేయీర్ దేవానాం స్వేషాం స్వేషాన్ దేవానాం భాగధేయీ దేవానాం భాగధేయీర్ భాగధేయీర్ దేవానాం దేవానాం భాగధేయీ స్థస్థ భాగధేయీర్ దేవానాం దేవానాం భాగధేయీ స్థ భాగధేయీ స్థస్థ భాగధేయీర్ భాగధేయీస్థ యజ్ఞేస్థ భాగధేయీర్భాగధేయీస్థ యజ్ఞే భాగధేయీరితి భాగధేయీ యజ్ఞే యజ్ఞేస్థస్థ యజ్ఞే జాగృత జాగృత యజ్ఞేస్థస్థ యజ్ఞే జాగృత యజ్ఞే జాగృత జాగృత యజ్ఞే యజ్ఞే జాగృత జాగృతేపి జాగృత హృదయత్వాత్వా హృదయ హృదయత్వా మనసే మనసేత్వా హృదయ హృదయత్వా మనసే మనసే మనసేత్వాత్వా మనసేత్వాత్వా మనసేత్వాత్వా మనసేత్వా మనసేత్వాత్వా మనసే మనసేత్వా దివే దివేత్వా మనసే మనసేత్వా దివే దివే దివేత్వాత్వా దివేత్వాత్వా దివేత్వాత్వా దివేత్వా దివేత్వాత్వా దివే దివేత్వా సూర్యాయ సూర్యాయత్వా దివే దివేత్వా సూర్యాయ సూర్యాయ సూర్యాయత్వాత్వా సూర్యాయత్వాత్వా సూర్యాయత్వాత్వా సూర్యాయత్వా సూర్యాయత్వాత్వా సూర్యాయ సూర్యాయత్వార్థమూర్ధ్వన్వా సూర్యాయ సూర్యాయత్వార్థం సమిధా హవం మే మే హవగో సమిధా సమిధా ృత్యమావోమర్త్యం మర్త్యమావో వాజేషు ఆవో వాజేషు వాజేష్ ఆవో వాజేషు జన్య యం వాజేష్వో వాజేషుయం వాజేషుయం వాజేషు వాజేషుయంజునాజునాయం వాజేషు ఉపస్థే యాన్ మాతృనుపస్థ ఉపస్థే గిజీయానుగిజీ యానుపస్థే మాతృం మాతురుపస్థే గిజీ యానుగిజీ యానుపస్థే మాతు ఉపస్థే మాతురుమాతరుపస్థ ఉపస్థే మాతుస్సురభౌ సురభౌ మాతురుపస్థ ఉపస్థే మాతుస్సురభౌ ఉపస్థ ఇత్యుపాస్థే మాతుస్సురభౌ సురభౌ మాతుర్మాతుస్సురభావు సురభౌ మాతుర్మాతుస్సురభావు సురభావు సురభౌ సురభావు లోకే లోకౌ సురభౌ సురభావు లోకే లోకౌ లోకే లోకే కవి కవిర్యువాయువా కవి పురునిష్ట పురునిష్ట కవిర్యువాయువా కవి పురునిష్ట కవి పురునిష్ట పురునిష్ట కవి కవి పురునిష్ట అర్థావర్త పురునిష్ట కవి కవి పురునిష్ట అర్థావర్త పురునిష్ట పురునిష్ట అర్థావ ధర్త ధర్త పురునిష్ట పురునిష్ట అర్థావ ధర్త పురునిష్ట ఇది పురునిష్ట ధర్త ధర్త వర్త ధర్త కృష్ణీనా కృష్ణీనా ధర్త వర్త ధర్త కృష్ణీనా వేత్యుత ధర్త కృష్ణీనా కృష్ణీనా ధర్త ధర్త కృష్ణీనాముతోత కృష్ణీనా ధర్త ధర్త కృష్ణీనాముత కృష్ణీనాముతోత కృష్ణీనా కృష్ణీనాముత మధ్యే మధ్య ఉత కృష్ణీనా కృష్ణీనాముత మధ్యే మధ్యే మధ్య ఉతోత మధ్య ఇద్ధ ఇద్ధో మధ్య ఉతోత మధ్య ఇద్ధ ఇద్ధ ఇద్ధో మధ్యే మధ్య ఇద్ధ ఇద్ధ ఇది ఇద్ధ సాధ్వీమకరక సాధ్వీగో సాధ్వీమగర్దేవీతిం దేవీతిమక సాధ్వీగో సాధ్వీమగర్దేవీతిం గర్దేవీతిం దేవీతిమకరగర్దేవీతిం నో నో దేవీతిమకరగర్దేవీతిం దేవీతిం నో నో దేవీతిం దేవీతిం నో అధ్యాద్యనో దేవీతిం దేవీతిం నో అధ్యాదేవీతిమితి దేవీతిం అద్యాద్యనో నో అద్యయజ్ఞస్య యజ్ఞస్యాద్యనో నో అద్యయజ్ఞస్యాద్యయజ్ఞస్య యజ్ఞస్యాద్యాద్యయజ్ఞస్య జిహ్వాన్ జిహ్వాన్ యజ్ఞస్యాద్యాద్యయజ్ఞస్య జిహ్వాజ్ఞస్య జిహ్వాన్ జిహ్వాన్ యజ్ఞస్య యజ్ఞస్య జిహ్వామ విదామ విదామ జిహ్వాన్ యజ్ఞస్య యజ్ఞస్య జిహ్వామ విదామ జిహ్వామ విదామ విదామ జిహ్వాన్ జిహ్వామ విదామ గుహ్యాం గుహ్యామ విదామ జిహ్వాన్ జిహ్వామ విదామ గుహ్యా విదామ గుహ్యాం గుహ్యామ విదామ విదామ గుహ్యాం గుహ్యామిది గుహ్యా సురభిర్వసానో భద్రాం భద్రాం వసానస్సురభిర్వసానో భద్రాం వసానో భద్రాం భద్రాం వసానో వసానో భద్రామకరగద్భద్రాం వసానో వసానో భద్రామకః భద్రామకరగద్భద్రాం భద్రామగర్దేవహూతిం దేవహూతిమగర్భద్రాం భద్రామగర్దేవహూతిం గర్దేవహూతిం దేవహూతిమకరగర్దేవహూతిం నో నో దేవహూతిమకరగర్దేవహూతిం నః దేవహూతిం నో నో దేవహూతిం దేవహూతిం నో అద్యాద్యనో దేవహూతిం దేవహూతిం నో అద్యా దేవహూతిమితి దేవహూతిం అద్యాద్యనో నో అద్యా హర్యేత్యద్యా క్రందదగ్నిరక్రందదక్రందదగ్నిస్తనజన్ రోదసి భానునా భాతి రోదసి ఇతి రోదసి భానునా భాతి భాతి భానునా భానునా భాత్యంతరంతర్భాతి భానునా భానునా భాత్యంతః భాత్యంతరంతర్భాతి భాత్యంతః అంతరిత్యంతః వసూనిత్వేత్వే వసూని పుర్వణీక పుర్వణీక వసూనిత్వేత్వే వసూని పుర్వణీక వసూని పుర్వణీక పుర్వణీక వసూని వసూని పుర్వణీక హోతర హోతః పుర్వణీక వసూని వసూని పుర్వణీక హోతః పుర్వణీక హోతర హోతః పుర్వణీక పుర్వణీక హోతర్ దోషా దోషా హోతః పుర్వణీక పుర్వణీక హోతర్ దోషా పుర్వణీకేతి పుర్వణీక హోతర్ దోషా దోషా హోతర హోతర్ దోషా వస్తోర్వస్తోర్ దోషా హోతర హోతర్ దోషా వస్తో దోషా వస్తోర్వస్తోర్ దోషా దోషా వస్తోరా వస్తోర్ దోషా దోషా వస్తోరా వస్తోరా వస్తోర్వస్తోరేరి ర ఈరి ర ఆ వస్తోర్వస్తోరేరి రేరి ర ఈరి ర ఏరి రే యజ్ఞయాసో యజ్ఞయాస ఈరి ర ఏరి రే యజ్ఞయాస ఈరి రే యజ్ఞయాసో యజ్ఞయాస ఈరి ర ఈరి రే యజ్ఞయాస యజ్ఞయాస ఇది యజ్ఞయాస క్షామే వే వక్షామ క్షామే విశ్వా విశ్వే వక్షామ క్షామే విశ్వా విశ్వా విశ్వే వేవ విశ్వా భువనాని భువనాని విశ్వే వేవ విశ్వా భువనాని విశ్వా భువనాని భువనాని విశ్వా విశ్వా భువనాని యస్మిన్ యస్మిన్ భువనాని విశ్వా విశ్వా భువనాని యస్మిన్నో భువనాని యస్మిన్ యస్మిన్ భువనాని భువనాని యస్మిన్ సగో సంయస్మిన్ భువనాని భువనాని యస్మిన్ సంయస్మిన్ సగో సంయస్మిన్ యస్మిన్ సగో సౌభగాని సౌభగాని సంయస్మిన్ యస్మిన్ సగో సౌభగాని సగో సౌభగాని సౌభగాని సగో సగో సౌభగాని దధిరే దధిరే సౌభగాని సగో సగో సౌభగాని దధిరే సౌభగాని దధిరే దధిరే సౌభగాని సౌభగాని దధిరే పావకే పావకే దధిరే సౌభగాని సౌభగాని దధిరే పావకే దధిరే పావకే పావకే దధిరే దధిరే పావకే ఇది పావకే స్వాస్తుభ్యం దుభ్యంత అంగిరస్తమాంగిరస్తమతాస్తుభ్యం దుభ్యంత అంగిరస్తమా అంగిరస్తమాంగిరస్తమతాస్త అంగిరస్తమ విశ్వా విశ్వా అంగిరస్తమతాస్త అంగిరస్తమ విశ్వా అంగిరస్తమ విశ్వా విశ్వా అంగిరస్తమాంగిరస్తమ విశ్వా సుక్షితయ సుక్షితయో విశ్వా అంగిరస్తమాంగిరస్తమ విశ్వా సుక్షితయ అంగిరస్తమేత్యంగిర తమా సుక్షితయ సుక్షితయో విశ్వా విశ్వా సుక్షితయ పృథక్ పృథక్ సుక్షితయో విశ్వా విశ్వా సుక్షితయ పృథగో సుక్షితయ పృథక్ పృథక్ సుక్షితయ సుక్షితయ పృథగో సుక్షితయ ఇది సుక్షితయ పృథగితి పృథగో అగ్నే కామాయ కామాయాగ్నే కామాయ ఏమిరే ఏమిరే కామాయాగ్నే కామాయ ఏమిరే కామాయ ఏమిరే ఏమిరే కామాయ కామాయ ఏమిరే ఏమిర ఇది ఏమిరే శ్యామతం తమశ్యామా శ్యామతం కామం కామం తమశ్యామా శ్యామతం కామం తంకామం కామం తంతం కామమగ్నే అగ్నే కామం తంతం కామమగ్నే కామమగ్నే అగ్నే కామం కామమగ్నే తవ తవా అగ్నే కామం కామమగ్నే తవా అగ్నే తవ తవా అగ్నే అగ్నే తవోత్యూదీతవా అగ్నే అగ్నే తవోతీ తవోత్యూదీతవ తవోత్య శ్యామా శ్యామోదీతవ తవోత్య శ్యామా భూత్య శ్యామా శ్యామోత్యూత్య శ్యామ రజగో రజమ శ్యామోత్యూ అజరాజరం ద్యుమంతం ద్యుమంతమగ్నే భారత భారతాగ్నే ద్యుమంతం పుత్రమివ పితా పితేవ పుత్రం పుత్రం పుత్రమివేవ పుత్రమభ్యభి పుత్రం పుత్రమివేవ పుత్రమభీ పుత్రమభ్యమి పుత్రం పుత్రమభిరక్షతాద్రక్షతాదభిపుత్రం రక్షతాదిమమిమగోరక్షతాదభ్యభిరక్షతాదిమంక్షతాదిమమిమగుంరక్షతాద్రక్షతాదిమం తస్మై తస్మై తే ప్రతిహర్యతే జాతవేదో జాతవేదః ప్రతిహర్యతే జాతవేదః ప్రతిహర్యతే జాతవేదో జాతవేదః ప్రతిహర్యతే జాతవేదో విచరుషణే జాతవేదః ప్రతిహర్యతే జాతవేదో విచరుషణే ప్రతిహర్యతే జాతవేదో విచరుషణే జాతవేదో జాతవేదో విచరుషణే జాతవేద ఇతి జాత వేదః చరుషణ ఇతి విచరుషణే జనామి జనామ్యగ్నే జనామి సుష్టుతిగో సుష్టుతిం జనామ్యగ్నే జనామి సుష్టుతిం జనామి సుష్టుతిగో సుష్టుతిం జనామి జనామి సుష్టుతిం సుష్టుతిమితి సుష్టుతిం దివస్పరిపరి దివో దివస్పరి ప్రథమం ప్రథమం పరి దివో దివస్పరి ప్రథమం పరిప్రథమం ప్రథమం పరిపరి ప్రథమం జజ్ఞే జజ్ఞే ప్రథమం పరిపరి ప్రథమం జజ్ఞే జజ్ఞే జజ్ఞే ప్రథమం ప్రథమం జజ్ఞే అగ్నిరగ్నిర్జజ్ఞే ప్రథమం ప్రథమం జజ్ఞే అగ్ని అగ్నిరగ్నిర్జజ్ఞే జజ్ఞే అగ్నిరస్మదస్మదగ్నిర్జజ్ఞే జజ్ఞే అగ్నిరస్మద్ అగ్నిరస్మదస్మదగ్నిరగ్నిరస్మద్వితీయం ద్వితీయమస్మదగ్నిరగ్నిరస్మద్వితీయం అస్మద్వితీయం ద్వితీయమస్మదస్మద్వితీయం పరి పరి ద్వితీయమస్మదస్మద్వితీయం పరి ద్వితీయం పరి పరి ద్వితీయం ద్వితీయం పరి జాతవేదా జాతవేదాః పరి ద్వితీయం ద్వితీయం పరి జాతవేదాః పరి జాతవేదా జాతవేదాః పరి పరి జాతవేదాః జాతవేదా ఇది జాతవేదాః తృతీయమప్స్వప్సు తృతీయం తృతీయమప్సు నృమణా నృమణా అప్సు తృతీయం తృతీయమప్సు నృమణాః అప్సు నృమణా నృమణా అప్స్వప్సు నృమణా అజస్రం అజస్రం నృమణా అప్స్వప్సు నృమణా అజస్రం అప్స్వేత్యపోసు నృమణా అజస్రం అజస్రం నృమణా నృమణా అజస్రమింధాన ఇంధానోజస్రం నృమణా నృమణా అజస్రమింధాన అజస్రమింధాన ఇంధానోజస్రమజస్రమింధాన ఏనమేనమింధానోజస్రమజస్రమింధాన ఏనం ఏనమేనమింధాన ఇంధాన ఏనంజరదే జరద ఏనమింధాన ఇంధాన ఏనంజరతే ఏనంజరదే జరద ఏనమేనంజరదే స్వాధీ స్వాధీర్జరత ఏనమేనంజరదే స్వాధీర్జరదే స్వాధీ స్వాధీర్జరదే జరదే స్వాధీ స్వాధీరితి స్వాధీ శుచిః పావక పావక శుచిశ్రుచిః పావక వంద్యో వంద్యః పావక శుచిశ్రుచిః పావక వంద్యః పావక వంద్యో వంద్యః పావక పావక వంద్యోగ్నేగ్నే వంద్యః పావక పావక వంద్యోగ్నే వంద్యోగ్నేగ్నే వంద్యో వంద్యోగ్నే బృహద్ వంద్యో వంద్యోగ్నే బృహద్ అగ్నే బృహద్ బృహదగ్నేగ్నే బృహద్విమి బృహదగ్నేగ్నే బృహద్వి బృహద్విమి బృహద్ బృహద్ విరోచసే రోచసే వి బృహద్ బృహద్ విరోచసే విరోచసే రోచసే వి విరోచసే ఇతి రోచసే హృదేభిర్హృదేభిస్త్వం త్వం హృదేభిరాహుత ఆహుతో హృదేభిస్త్వం త్వం హృదేభిరాహుత హృదేభిరాహుత ఆహుతో హృదేభిర్హృదేభిరాహుత ఆహుత ఇత్యాహుత అగ్నిరమృతో అమృతో అగ్నిరగ్నిరమృతో అభవదభవదమృతో అగ్నిరగ్నిరమృతో అభవద్ అమృతో అభవదభవదమృతో అమృతో అభవద్వయోభిర్వయోభిరభవదమృతో అమృతో అభవద్వయోభిః అభవద్వయోభిర్వయోభిరభవదభవద్వయోభిర్యదోభిర్యద్యద్వయోభిర్వయోభిర్యదేనమేనయద్వయోభిర్వయోభిర్యదేనం భిరిద్విజః భిరేనమేనయద్యదేనన్యౌర్యౌరేనయద్యదేనన్యౌ అజనయద్యౌర్యౌరజనయత్సురేతా సురేతా అజనయద్యౌర్యౌరజనయత్సురేతా అజనయత్సురేతా సురేతా అజనయదజనయత్సురేతా అగ్నే తంతమగ్నే పృతనాసహం పృతనాసహం అగ్నే పృతనాసహం పృతనాసహం పృతనాసహం పృతనాసః మగ్నే అగ్నే పృతనాసః గుమరయిగుమరయిం పృతనాసః మగ్నే అగ్నే పృతనాసః గుమరయిం పృతనాసః గుమరయిగుమరయిం పృతనాసహం పృతనాసః గుమరయిగుమ సహస్వః సహస్వో రయిం పృతనాసహం పృతనాసః గుమరయిగుమ సహస్వః పృతనాసహమితి పృతనాసహం రయిగుమ సహస్వః సహస్వో రయిగుమ సహస్వః సహస్వో రయిగుమ సహస్వః సహస్వః సహస్వ సహస్వ ఆభర భర సహస్వ సహస్వ ఆభర ఆభర భరా భర భరేతి భరాక్షేత్వందగోహి సత్య సత్య సత్య సత్యోహి సత్యో అద్భుతో అద్భుత సత్యోహి సత్యో అద్భుత సత్యో అద్భుతో అద్భుత సత్య సత్యో అద్భుతో దాత దాతద్భుత సత్య సత్యో అద్భుతో దాత అద్భుతో దాత దాతద్భుతో అద్భుతో దాత వాజస్య వాజస్య దాతద్భుతో అద్భుతో దాత వాజస్య వాజస్య వాజస్య దాత దాత వాజస్య గోమతో గోమతో వాజస్య దాత దాత వాజస్య గోమత వాజస్య గోమతో గోమతో వాజస్య వాజస్య గోమత గోమత ఇది గోక్షాన్నాయ వశాన్నాయ వశాన్నాయోక్షాన్నాయోక్షాన్నాయ వశాన్నాయ సోమపృష్టాయ సోమపృష్టాయ వశాన్నాయోక్షాన్నాయోక్షాన్నాయ వశాన్నాయ సోమపృష్టాయక్షాన్నాయేత్యక్షాన్నాయ సోమపృష్టాయ సోమపృష్టాయ వశాన్నాయ వశాన్నాయ సోమపృష్టాయ వేధసే వేధసే సోమపృష్టాయ వశాన్నాయ వశాన్నాయ సోమపృష్టాయ వేధసే శాన్నాయేతి వశాన్నాయ సోమపృష్టాయ వేధసే వేధసే సోమపృష్టాయ సోమపృష్టాయ వేధసే సోమపృష్టాయేతి సోమపృష్టాయ వేధస ఇది వేధసే విధేమ విధేమ స్తోమై స్తోమైర్విధేమాగ్నయే అగ్నయే విధేమ స్తోమై స్తోమైర్విధేమాగ్నయేమాగ్నయే అగ్నయే విధేమ విధేమాగ్నయే అగ్నయ ఇత్యగ్నయే పద్మాహి పద్మాహి సూనో సూనో హి పద్మా పద్మాహి సూనో సూనో సూనో హి సూనో అస్యసి సూనో హి సూనో అసి సూనో అస్యసి సూనో సూనో అస్యత్మసద్వాత్మసద్వాసి సూనో సూనో అస్యత్మసద్వానో ఇది సూనో అస్యత్మసద్వాత్మసత్వాస్యత్మసద్వా చక్రే చక్రే ఆత్మసత్వాస్యత్మసద్వా చక్రే సత్వా చక్రే చక్రే ఆత్మసత్వాత్మసత్వా చక్రే అగ్నిరగ్నిశ్చక్రే ఆత్మసత్వాత్మసత్వా చక్రే అగ్ని ఆత్మసద్వేత్యత్మా సద్వా చక్రే అగ్నిరగ్నిశ్చక్రే చక్రే అగ్నిర్జనుషా జనుషాగ్నిశ్చక్రే చక్రే అగ్నిర్జనుషా అగ్నిర్జనుషా జనుషాగ్నిరగ్నిర్జనుషాజ్మాజ్మ జనుషాగ్నిరగ్నిర్జనుషాజ్మా జనుషాజ్మాజ్మ జనుషా జనుషాజ్మాన్నమన్నమజ్మ జనుషా జనుషాజ్మాన్నం అజ్మాన్నమన్నమజ్మాజ్మాన్నం అన్నమిత్యన్నం సత్వంత్వగుంస సత్వన్నో నస్త్వగుంస సత్వన్నః నో నస్త్వన్నో ఊర్జసన ఊర్జసనే నస్త్వన్న ఊర్జసనే ఊర్జసన ఊర్జసనే నోన ఊర్జసన ఊర్జమూర్జమూర్జసనే నోన ఊర్జసన ఊర్జం ఊర్జసన ఊర్జమూర్జమూర్జసన ఊర్జసన ఊర్జం ధాధా ఊర్జమూర్జసన ఊర్జసన ఊర్జం ధాః ఊర్జసన ఇత్యూర్జాసనే ఊర్జం ధాధా ఊర్జమూర్జం ధా రాజా రాజా ధా ఊర్జమూర్జం ధా రాజా రాజా రాజా ధాధా రాజేవేవ రాజా ధాధా రాజేవ రాజేవేవ రాజా రాజేవ జేర్జేరివ రాజా రాజేవ జేర్జేర్వేవ జేర వృకే వృకే జేరివేవ జేర వృకే వృకే వృకే జేర్జేర్ వృకే క్షేషి క్షేష్య వృకే జేర్జేర్ వృకే క్షేషి వృకే క్షేషి క్షేష్య వృకే వృకే క్షేష్యంతరంత క్షేష్య వృకే వృకే క్షేష్యంత క్షేష్యంతరంత క్షేషి క్షేష్యంత అంతరిత్యంత ఆయోగుష్యోగుష్యగ్నేగ్న ఆయోగుంషి పవసే పవస ఆయోగుష్యగ్నేగ్న ఆయోగుంషి పవసే ఆయోగుంషి పవసే పవస ఆయోగుష్యాయోగుంషి పవస ఆపవస ఆయోగుష్యాయోగుంషి పవస ఆపవసే పవస ఆశుభశుభాపవసే పవస ఆశుభశుభాశుభోర్జమూర్జగుం శుభాశుభోర్జం శుభోర్జమూర్జగుం శుభశుభోర్జమిషమిషమూర్జగుం శుభశుభోర్జమిషం ఊర్జమిషమిషమూర్జమూర్జమిషం చచేషమూర్జమూర్జమిషం చం జచేషమిషం జనో నశ్చేషమిషం జనః జనో నశ్చ జనః ఇతి నః ఆరే బాధస్వ బాధస్వార ఆరే బాధస్వ దుచ్చునాం దుచ్చునాం బాధస్వార ఆరే బాధస్వ దుచ్చునాం బాధస్వ దుచ్చునాం దుచ్చునాం బాధస్వ బాధస్వ దుచ్చునాం దుచ్చునామితి దుచ్చునాం కృష్ణయజుర్వేద తైత్రీయ శాఖాయాం ప్రథమకాండే తృతీయ ప్రపాఠకస్య ఘనపారాయణ సమాప్తః.